క్షణభంగురం జీవితం మరుభూజలం కాలికం క్షణభంగురం జీవితం మరుభూజలం ఏరుము దిన నిశకళిలా శాశ్వతం మారుము మాయామయూరిగ ఏరుము దిన నిశకళిలా శాశ్వతం మారుము అభిరామ వసందమే.